సూర్యుడైన దాని వంక చూడకుండా ఉండడేమో, సూర్యుడైన దాని వంక చూడకుండా ఉండడేమో, అరరర నడుం మీద దాని జడ నాట్యమే ఆడంగ సూర్యుడైన దాని వంక చూడకుండా ఉండడేమో, సూర్యుడైన దాని వంక చూడకుండా ఉండడేమో, నల్లాని జడ మీద మల్లె పూలు పెట్టుకొని, నల్లాని జడ మీద మల్లె పూలు పెట్టుకొని, హంసలాగా నడుస్తుంటే ఆగదాయన మనసు, హా అబ్బ కాలేజ్ పోని చూడరా, దాని కాదులేమో కల్లు కల్లు, అరే దాన్ని చూసినప్పుడల్లా నా గుండెనేమో జల్లు జల్లు. సెంటూ మల్లెలు పెట్టి చేతుకు వాచి పెట్టి సికింద్రాబాదుల బస్సు ఎక్కి పొంగా, సెంటూ మల్లెలు పెట్టి చేతుకు వాచి పెట్టి సికింద్రాబాదుల సిటీ బస్సు ఎక్కి పొంగా, బైకు మీద నేనేమో బస్సు ఎనకబోతుంటే, బస్సు బంగు మీద నాతో టైం పాస్ చేస్తానంది, అబ్బ కాలేజీ పోరి చూడరా, దాని కాదులేమో కల్లు కల్లు, అరే దాన్ని చూసినప్పుడల్లా నా గుండెనేమో జల్లు జల్లు. సాయిబాబా గుడికే మొరమ్మంది సందు కాదు మందిల ఇంద్ర పార్కు ఓదమంది, సందవేళ సాయిబాబా గుడికే మొరమ్మంది సందు కాదు మందిల ఇంద్ర పార్కు ఓదమంది, బాబా అంటూ ఆ పోరి బైక్ మీద కూసుంది, బ్రేక్ ఎంత బ్యాక్ సైడ్ షాకు పట్టినట్టాయే, మీద పెళ్లి ఆడుతానంది అంజన్న స్వామికి అర్చనే చేసింది, కొండగట్టు గుట్ట మీద పెళ్లి ఆడుతానంది అంజన్న స్వామికి అర్చనే చేసింది, కాలు దొక్కి ఏలు బట్టి కళ్యాణం ఆడుమంది, తాలిగట్టు మాలి పిల్ల నా ఎంత పడ్డాది, అబ్బ కాలేజీ పోరి చూడరా, దాని కాదులేమో కల్లు కల్లు, గుండెనేమో జల్లు జల్లు. తాలి కట్టినంక పోరి ఎముడాల బోధమంది, కొడుకూరు పుట్టాలని కోడేను కట్టమంది, కట్టినంక పోయి ఎముడాల బోధమంది, కొడుకూలు పుట్టాలని కోడేను కట్టమంది, అన్న పూజలు చేసి అర్చనే జయమంది, ఇడుగోడు కలిసింది కూడి ఉందమన్నది, అబ్బ కాలేజీ పోరి చూడరా, దాని కాదులేమో కల్లు కల్లు, అరే దాన్ని చూసినప్పుడల్లా నా గుండెనేమో జల్లు జల్లు. గాజులేమో కల్లు కల్లు.